ಮೊರವಿನಿ ತಾಲಿನಿ ಭೂನವಯ ನಾಗಭೂ కన్నులు చేరగయా కన్నుల విందుగా భక్త వత్సల కానగరావయ్యా కన్నుల విందుగా భక్త వత్సల కానగరావయ్యా ప్రేమ మీరా లేదు భక్తుని మాటను నిల్పవయ్యా ప్రేమ మీరా లేదు భక్తుని మాటను నిల్పవయ్యా లోచన నాదు మొరవిని దాదిని భూనవయా నాగభూషణ నన్ను కావగ దాగును చేయగయా శంకరా శివ శంకరా భయంకరా విజయంకరా శంకరా శివ శంకరా భయంకరా విజయంకరా శంకరా శివ శంకరా భయంకరా విజయంకరా